పట్టుమరి పెట్టుమరి పోముద్దు కంట తడి పెట్టుకునేలాగా, కొట్టుమరి పట్టుమని ఓ కన్ను కొల్లుమని మొత్తుకునేలాగా. మామా ఇక్కడు తిరేదాకా మామా, నాకు చలి జ్వరం చెలేవరం. పట్టుమరి పెట్టుమరి పోముద్దు అందరి కంటబడేలాగా, పట్టుమరి పట్టుమని నా వెన్ను ప్రేమ చలి తీర్చుకునేలాగా. చక్కని నీ చెక్కిలి నీ మెత్తగానే నొత్తుకునే వేళ సంధ్య వేళ, చిక్కని నీ కౌగిలిలో చిక్కుగానే చిక్కుకునే వేళ చీకటేళ. ఇద్దరికీ ఇష్టమయ్యాక అది ఎందరికో కష్టమయ్యాక, ఎన్ని తమాషాలో ఎన్ని తగాదాలో ఈ ప్రేమ గాథలో, ఎన్ని తమాషాలో ఎన్ని తగాదాలో ఈ ప్రేమ గాథలో. రాధమ్మ సొగసరి కృష్ణయ్య గడసరి, కాదంటే సరే సరి కంసుళ్ళే హరి హరి, సరే సరి హరి హరి, సరే సరి హరి హరి. పట్టు మరి పెట్టు మరి ఓ ముద్దు అందరికి కంట పడేలాగా, పట్టు మరి పట్టు మరి నా వెన్ను ప్రేమ చలి తీర్చుకునేలాగా. పొద్దు వాలిపోయేలోగా అద్దె లేదు కదా పద మజ మజ. పట్టు మరి పెట్టు మరి ఓ ముద్దు కంట తడి పెట్టుకునేలాగా. అంటుకుని ముట్టుకుని జంటనే కట్టుకునే వేళ ఏడు పేల, ఇద్దరికి గిట్లు పడితే అది కొందరికి బెట్టు సరైతే. ఎన్ని మసాలాలో ఎన్ని మజకాలో ఈ ప్రేమ గాథలోన, ఎన్ని మసాలాలో ఎన్ని మజకాలో ఈ ప్రేమ గాథలోన. ముద్దులే సరాసరి ముద్రిస్తే సరే సరే, ముచ్చట్లే మరి మరి ముసలాళ్ళే హరి హరి, సరే సరి హరి హరి, సరే సరి హరి హరి. పట్టు మరి పెట్టు మరి ఓ ముద్దు కంట తడి పెట్టుకునేలాగా, పట్టు మరి పట్టు మరి నా వెన్ను ప్రేమ చలి తీర్చుకునేలాగా. మామా ఇక్కకు తిరేదాకా మామా, నాకు చలి జ్వరం చెలేవరం. పట్టు మరి పెట్టు మరి ఓ ముద్దు అందరికి కంటబడేలాగా, అరే కొట్టు మరి పట్టు మని ఓ కన్ను కొల్లు మని మొత్తుకునేలాగా.